266 లబ్ధహంకారదుర్గమ సం భా లబ్ధహంకారదుర్గమ అహంకారోభిమానః ఉపలక్షణం తత్తత్కార్యాణామాసురసంపత్తిని శేషాహంకారః రాజసతామసాత్మకః యే సయః దుహఖేనాప్యధిక ప్రయత్నేన క్రియమాణ సాధనకలాపేన అధిగంతుం జ్ఞాతుం ఆసక్యా సత్వగుణాభావే దేహేంద్రియాదౌ సుఖప్రకాశవ్యాప్తౌ మనః సైర్యాభావేన రజసః ప్రవర్తకస్య విక్షేపకస్య తమసశ్చావరణ ప్రధానస్య వివేక జ్ఞాన ప్రతిబంధకస్య నిద్రాలస్యాది సముద్భవస్య కార్యేణ జామిత్వాదరూపేణ శ్రేయో మార్గ నాధనానుష్ఠానే గురు 837 శంకర గ్రంథరత్నావళి వేదయోః శ్రద్ధాక్షయే బాహ్య విషయ సంపాద నవ్యగ్రే మనసి లాభాలాభ హేతుక హర్ష శోకజన్య రాగద్వేష పరతంత్రే అనాత్మజ్ఞాసుర సంపత్తి మతాం చిత్తేన భాతిత్యసేహ ప్రత్యుత జనన మరణ ప్రవాహ రూప సంసారమేవాను భవంతి తౌనహం ద్విషతః క్రూరాన్ ఇతి భగవద్వచ ఆత్ పతో నిరభిమాన రూపేణ స్వాభీష్టలాభాయ చిత్తే సదా చింతనీయేత్యర్థ అయ్యతేహ శుద్ధసత్వాహ ఇత్యా ప్రమాణేభ్య ఇతి ద్రష్టవ్యం ఓం లబ్ధిహంకారదుర్గమయే నమః సం భా అహంకారమనగా అభిమానము యభిమానము వలన జనించినట్టి తమోగుణ ప్రధానములైన ఆసుర సంపద్విశేషములకు అహంకారము ఉపలక్షణము. రజస్తమోగుణాత్మకమైన అహంకారము గలవారు హంకారు లనబడుదురు. అట్టి యహంకారుల చేత ప్రయత్నముతో చేయబడు సాధన కలాపము ద్వారా కొనుటకు శక్యము కానిదిగాన పరదేవత లబ్ధహం కారదుర్గమాయని ప్రస్తుతింపబడును. సత్వగుణము లోపించి నపుడు దేహేంద్రియాదులయందు సుఖప్రకాశము వ్యాపించన్నందున మానసిక స్థైర్యము నశించును. అందువలన రజోగుణ ప్రవర్తకమైన విక్షేపశక్తి ఆవరణ ప్రధానమైన తమోగుణము వివేకజ్ఞాన ప్రతిబంధకము నిద్రాలస్యాది 388 లలితాత్రిశతి భాష్యం సముద్భవము నయన దాని యొక్క జామిత్వాదరూపమైన ఏమీ చేయక స్తబ్ధతతో నుండునట్టి కార్యము వలన మోక్షమార్గ సాధనములైన శ్రవణ మననాద్యనుష్ఠానము మీద గురువు పైన వేదముల మీద శ్రద్ధ సన్నగెలును. ఆరితిగా శ్రద్ధాక్షయము కాగా బాహ్య విషయ సంపాదనయందు మనస్సు వ్యగ్రమై లాభాలాభములు హేతువులుగా గల హర్ష శోకముల వలన కలుగునట్టి రాగద్వేషములకు లోనగును. ఆ విధముగా మనస్సు రాగద్వేషపరవశము కాగా ఆత్మజ్ఞానములేని తమోగుణ ప్రధానమైన ఆసుర సంపద గల మానవుల చిత్రమునందు పరదేవత భాసించదని అభిప్రాయము. అట్లు భాసించకపోగా విశేషించి యా జనులు జనన మరణ ప్రవాహ రూపమైన సంసారమునే ఎనుభవింతురని తానహం ద్విషతః క్రూరాన్ శ్రేయోమార్గము నకు శత్రువులైన యా యజ్ఞానులను సంసారసాగరమునే పడద్రోయిచున్నానని చెప్పునట్టి భగవద్వచనము వలన స్పష్టమగుచున్నది. కావున అభిమానమును త్యజించిన ఉత్తమ సాధక పురుషుని చేత అతడభలషించునట్టి సంసార బంధని వృత్తిపూర్వకము స్వస్వరూపావగతి రూపము నగు మోక్షప్రాప్తికై చిత్తమునందు పరదేవత సదా చింతనీయని భావము. యతేహ శుద్ధసత్వాహ అహంకారరహితులు శుద్ధసత్వులు నైన యతీశ్వరులు పరాంతకాలము నందు సంసారబంధము నుండి విముక్తులగుదురు అని చెప్పునట్టి శృతుల వలన పరమేశ్వరి లబ్ధహంకారదుర్గమాయని భావనీయురాలు. శ్లో లబ్ధశక్తిర్లబ్ధదేహ లబ్ధైశ్వర్య సమున్నతి లబ్ధవృద్ధిర్లబ్ధలీలా లబ్ధయోవనశాలిని 52